32 శివస్పర్శ. శ్రీరాముడు గురుదేవ, సంకల్పం అన్నా కోరిక అన్నా ఒక్కటే, దానికి ఆకారం లేదు. ఆకారం లేని సంకల్పం ఆకారం గల జగత్తుగా ఎలా మారింది? వశిష్ఠుడు గాలిని ఆశ్రయించుకొని కదలిక ఉంది. ఈ కదలికకు రూపం లేదు, శబ్దం లేదు, కాని ఆ కదలికే తీవ్రమైనప్పుడు భోరుమనే శబ్దాకారం ఏర్పడుతోంది. అది సహజం. అలాగే శివుడి ఇచ్ఛకు జగదాకారం రావడం కూడా సహజం. ఇంతకు నేను చెప్పవచ్చినదేమిటంటే, ఆ దేవి అలా నాట్యం చేస్తూ చేస్తూనే కాకతాళీయంగా తనకు మూల పురుషుడు, పరమపురుషుడు అయిన ఆ శివుణ్ణి తాకింది. అంతే, ఆ ప్రకృతి దేవి యొక్క రూపం క్రమంగా శమించిపోయి శివుడొక్కడే మిగిలిపోయాడు. ఆమె శమించిన క్రమం ఇలా ఉంది. ఆమె నాట్యంలో తిరుగుతూ ఉండగానే శివుణ్ణి ఆవరించి ఉన్న ఆవరణ శక్తి లగింది. దాంతో ఆమెకు శివుడి స్పర్శ లభించింది. వెంటనే ఆమె భౌతిక పదార్థాల ఆకారాన్ని విడిచిపెట్టి స్థూల పంచభూతాల ఆకారాన్ని పొందింది. ఆ తరువాత పూర్వం చెప్పుకున్న పంచీకరణానికి వ్యతిరేక ప్రక్రియ జరిగి ఆమెకు సూక్ష్మభూతాకారం ఏర్పడింది. ఆ తరువాత ఆమె వాసనారూపురాలైంది. ఆపైన అవ్యాకృతాకాశ రూపురాలైంది. ఆ తరువాత శివాకారంగా మిగిలిపోయింది. శ్రీరాముడు, అదేమిటి గురుదేవ, అంత పెద్ద ప్రకృతి దేవి శివుణ్ణి ముట్టుకున్నంత మాత్రాన శమించిపోవడమేమిటి? పురుషుడి శివుడి లో లయించిపోవడమేమిటి? వశిష్ఠుడు రామ, శివుడి యొక్క ఇచ్ఛాశక్తే ప్రకృతి దేవి అని పూర్వమే చెప్పుకున్నాం గదా. లోకంలో ఎక్కడైనా సరే ఇచ్ఛ యొక్క లక్షణం ఏమిటి? కోరినది దొరికేదాకానే ఇచ్ఛాస్పందం ఉంటుంది. అది దొరికితే ఆ స్పందం ఆగిపోతుంది. శివేచ్ఛకు శివుడికంటే ఇష్టతమమైన గమ్యం లేదు. కనుక ప్రకృతి దేవికి శివుడి స్పర్శ లభించగానే ఆ స్పందం ఆగిపోతుంది. ఆ స్పందం పోతే జగదాకారం కూడా పోతుంది. అప్పుడు ఆయసర్వ్ అరవే శివుడొక్కడే మిగులుతాడు. శ్రీరాముడు, అలా అయితే ప్రకృతి నశించింది, శివుడు మిగిలాడు అని చెప్పాలి గాని ప్రకృతి పురుషుడిలో లయించిందని చెబుతారేమిటి? వశిష్ఠుడు, ప్రకృతి శివుడి యొక్క ఛాయారూపిణి అని కూడా చెప్పుకున్నాం. మండుటెండలో ఒక మనిషి పెద్ద చెట్టు కిందికి చేరాడు. అప్పుడు మనిషి నీడ ఏమైపోయింది? నశించిందని చెప్పాలా? చెట్టు నీడలో కలిసిపోయిందని చెప్పాలా? ఆ మనిషిలోనే కలిసిందని చెప్పాలా? నశించిందని చెబితే ఆ నీడ అంతకుముందు సత్యమైన పదార్థమని చెప్పినట్టవుతుంది. అందుచేత ఆ మాట కుదరదు. చెట్టు నీడలో కలిసిందంటే ఆ నీడ మరింత దట్టం కావాలి. అలా జరగటం లేదు. అందుచేత ఆ మాట కుదరదు. కనుక నీడ తనకు ఆశ్రయమైన మనిషిలోకే ప్రవేశించిందనటం సముచితం. అందుకే ప్రకృతి పురుషుడిలో లయించిందన్నాను. శ్రీరాముడు, అలా అయితే ఆ మనిషి చెట్టు క్రింది నుంచి యవతలికి రాగానే మళ్లీ నీడ ఏర్పడుతోంది. అలాగే ఒకసారి శివుణ్ణి చేరిన జీవుడు మళ్లీ ఎప్పటికో అప్పటికీ యువతలకు వచ్చి సంసారంలో పడే అవకాశం ఉండనే ఉంటుంది కదా. వశిష్ఠుడు, ఈ అపమానం అక్కడ పనిచేయదు. ఉపమానం చెప్పినప్పుడు ఏ దృష్టితో చెప్పామో అంతవరకే దానిని ఉపయోగించాలిగాని ఇష్టం వచ్చినట్లు సాగదీయకూడదు. సంసారంలోకి రావాలంటే కోరిక ఉండాలి. తత్వబోధ కలిగి, శివస్పర్శ కలిగి శివుడిలో లయించిపోయాక మళ్లీ ఆ కోరిక పుట్టమన్నా పుట్టదు. దీనికి మరో దృష్టాంతం చెబుతాను. ఓ మంచివాడు మోసపోయి మంచివాళ్లను కొని దొంగల గుంపులో చేరాడు. వాళ్లు మంచివాళ్లు అనే భావంతో వాళ్ల క్షేమం కోసం కృషి చేశాడు. కొంతకాలం పోయాక వాళ్లు పచ్చి దొంగలనే విషయం అర్థమైంది. ఇక ఆ సత్పురుషుడు వాళ్లతో కలిసి ఉండడానికి ఇష్టపడతాడా? అలాగే తత్వజ్ఞానం కలిగినవాడు సంసారంలోకి రమ్మన్నారాడు. సా 85. రామ, అసలు విషయంలోకి వద్దాం. ప్రకృతిదేవి శమించిపోయిందని రుద్రదేవుడు మిగిలాడని చెప్పానుగదా. ఆ రుద్రుడు శమించిన విధానం కూడా చెబుతాను, విను. ప్రకృతిదేవి శమించిపోయేసరికి రుద్రదేవుడు పైన క్రింద ఉన్న బ్రహ్మాండ కపాలాలు, మధ్యలో ఆకాశం, ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతలోనే ఆ రుద్రుడు రెండు బ్రహ్మాండ కపాలాలను బలంగా తన నోట్లోకి పీల్చుకుని మింగేశాడు. ఆ పైన ఆకాశంలో మరో ఆకాశంలాగా అతనక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంతలోనే అతనొక మేఘంలాగా తేలిపోయాడు. ఇంతలోనే జానెడు కట్టేలాగా బిగిసిపోయాడు. ఆ తరువాత చిన్న గాజు నలుసు లాగా అయ్యాడు. ఆ తరువాత ఇంకా చిన్నవాడే ఇక కనిపించడం మానేశాడు. అక్కడి నుంచి నేను దివ్యదృష్టితో చూడవలసి వచ్చింది. ఆ రుద్రుడు క్రమంగా పరమాణువంతై అంతకంటే కూడా చిన్నవాడై ఇక అదృశ్యమైపోయాడు. చిత్రం ఆయన అదృశ్యమయ్యేసరికి అప్పటివరకు కనిపించిన ఆకాశం కూడా కనిపించడం మానేసింది. దానిలో దృశ్యం అనేది లేకుండా పోవడం వల్ల ఆ ఆకాశం కేవలం బ్రహ్మాకారాన్ని పొందిందని నేను గ్రహించాను. నా ఆశ్చర్యానికి అంతులేదు. నాకు వెనకటి సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆ విద్యాధర స్త్రీ నాద్గర్కు రావడం, నేను వచ్చి ఆ శిలా ప్రపంచాన్ని చూడడం, నేను చూస్తూ ఉండగానే ఆ ప్రపంచం ఇలా మహాప్రళయాన్ని పొందడం, లేడిపిల్ల చిగురుటాకులను మింగేసినట్లుగా ఆ రుద్రదేవుడు బ్రహ్మాండ కపాలాలను మింగడం, ఇవన్నీ స్మరించేసరికి నేను మొదటిసారిగా పట్నానికి వచ్చి రాజప్రసాదాన్ని చూసిన పల్లెటూరి బైతులాగా నివ్వెరపోయాను. ఆయ్ సర్వ్ అరవే ఒక్క